వాతావరణం పుస్తకం 11వ భాగం. అంటే శుద్ధమైన పొడిగాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% ఆర్గాన్ ఉంటాయన్నమాట. రామ్సే కాలం నాటికే రసాయనిక శాస్త్రవేత్తలు వివిధ మూలకాల గురించి ఎంతో తెలుసుకున్నారు. ఆర్గాన్ వంటి మూలకం ఉన్నప్పుడు అలాగే మరే ఇతర అణువులతోనూ చర్య జరపని ఇతర మూలకాలు కూడా నిశ్చయంగా ఉండవచ్చు అన్న భావన చాలామందికి సబబు అనిపించింది. రామ్సే అలాంటి అణువుల అన్వేషణలో పడ్డాడు. ఆర్గాన్ ఆవిష్కరణ జరిగిన సంవత్సరమే వేడి చేస్తే ఏదో వాయువుని వెలువరించే ఓ ఖనిజం గురించి విన్నాడు రామ్సే. ఆ వాయువు నైట్రోజన్ అని కూడా విన్నాడు. కానీ అది నిజంగా నైట్రోజనేనా? రామ్సే ఆ వాయువు నమూనాని కొంచెం తెప్పించుకున్నాడు. దానిని వేడి చేసి దాని నుండి వచ్చే తరంగ దైర్ఘ్యాలని పరీక్షించాడు. అది నిశ్చయంగా నైట్రోజన్ కాదు, అది ఆర్గాన్ కూడా కాదు. మరి అదేంటప్పా? చాలా కాలం క్రితం, అంటే 1868లో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియర్ జూల్స్ సేసర్ జాన్సన్ సూర్యకాంతిలో కనుక్కున్న తరంగదైర్ఘ్యాలకి ఈ కొత్త వాయువు నుండి వచ్చే తరంగదైర్ఘ్యాలకి పోలిక ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు రామ్సే. వర్ణపటంలోని గీతలు సూర్యుడిలో ఉండే ఏదో కొత్త మూలకానికి సంబంధించినవి అనుకుని జాన్సన్ ఆ మూలకానికి హీలియం అని పేరు పెట్టాడు. హీలియం అంటే గ్రీకు భాషలో సూర్యుడు అని అర్థం. ఆ విధంగా రామ్సే భూమి మీదకి హీలియం కనుక్కున్నవాడు అయ్యాడు. ఈ విధమైన అన్వేషణ కొనసాగిస్తూ రామ్సే పెద్ద పెద్ద మొత్తాల్లో ఆర్గాన్ వాయువును తీసుకుని దాని విశ్లేషణ మొదలెట్టాడు. వాటిలో చిన్న చిన్న మొత్తాల్లో ఇతర అజ్ఞాత వాయువులు కలిసి ఉండటం గమనించాడు. 1898లో అతడు 3 కొత్త వాయువులని కనుక్కున్నాడు. వాటిలో మొదటిది నియాన్. నవీనం అనే అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. 2వది క్రిప్టాన్. గుప్తం అన్న అర్థం ఉన్న గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. 3వది జియాన్. అపరిచితం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. ఆర్గాన్ హీలియం వాయువులతో ఈ 3 వాయువులని కలిపి వాటికి జడవాయువులని లేదా ప్రశస్త వాయువులని పేరు పెట్టాడు. ఈ వాయువులన్నీ కూడా వాతావరణంలో ఉంటాయి. అయితే ఆర్గాన్ తప్ప తక్కిన 4 అతి సూక్ష్మ మోతాదుల్లో ఉంటాయి. గాలిలో కేవలం 1/50,000 వంతు మాత్రమే నియాన్ ఉంటుంది. ఇవి కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, మిథేన్ వాయువులు కూడా ఉంటాయి. ఒక మిథేన్ అణువులో 1 కార్బన్ పరమాణువు, 4 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. గాలిలో నుండి తగు మోతాదుల్లో ఈ జడవాయువులను వెలికి తీయటం చాలా కష్టం. కానీ రామ్సే తన కృషిని ప్రారంభించిన రోజుల్లోనే వాయువుల మీద పరిశోధనలు కొత్త బాటలు తొక్కుతున్నాయి. 1890లలో గాలిని ఎంతగా చల్లబరిచినా అది ద్రవ్య రూపంలోకి మారేది కాదు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు ఎలా సాధించాలో తెలుసుకున్నారు. దానితో వరుసగా ఒక్కొక్క వాయువుని ద్రవీకరిస్తూ వచ్చారు. చివరికి 1877లో లూయీ పాల్ కాయిటే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు కూడా ద్రవీకరించేటంత తక్కువ ఉష్ణోగ్రతలు సాధించగలిగాడు. ఆక్సిజన్ 183°C వద్ద, నైట్రోజన్ 194°C వద్ద ద్రవ్య రూపానికి వచ్చాయి. ఈ 2 వాయువులని ద్రవీకరించాక గాలిని కూడా ద్రవీకరించడానికి వీలయ్యింది. కానీ మొదట్లో చిన్న మొత్తాల్లోనే వీలయ్యింది.